సంగమంటి మొనగాడు మా ఇంటి బంధువైనాడు ఇక నేడు రేపు ఏనాడు మా సొంత సైన్యమే వీడు సింగమంటి మొనగాడు మా ఇంటి బంధువైనాడు ఇక నేడు రేపు ఏనాడు మా సొంత సైన్యమే వీడు మా సొంత సైన్యమే వీడు శౌర్యం వీడు బంధం వీడు మా భా